కళ్ళు కళ్ళు తెలుసు వాళ్ళు వీళ్ళు మైంద ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. ఏ కళ్ళు కళ్ళు తెలుసు వాళ్ళు వీళ్ళు మైంద ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. ఎడమ భుజము కుడి భుజము కలిసి కుదిరే కొత్త త్రిభుజము అడుగు చదువులకు గణిత సూత్రం ఇది ఎంతో సహజం. సరళ రేఖలిక మెలిక తిరిగి నేను వేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పడుతుందో ఉష్ణం. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైంద ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. దూరాలకి మీటర్లంట భారాలకి కేజీలంట కోరికలకి కొలమానం జంట సెంటిగ్రేడ్ సరిపోదంట ఫారెన్హీట్ పని చేయదంట వయసు బేడి కొలబాలంటే తంట లేత లేత ప్రాయాలలోనా అంతే లేని ఆకర్షణ అర్థం కాదు ఏ సైన్స్ కైనా పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్ పైన కింద తల కిందులవుతుంది ఇన్ఫాచ్యుయేషన్. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైంద ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. ప్రతిస్పర్శ ప్రశ్నేనంట మరో ప్రశ్న జవాబట ప్రయాణికి పరీక్షలంట పుస్తకాల పురుగులు రెండంట ఈడుకొచ్చినంట అవి అక్షరాల చక్కెర దెండు మై మరచేనంట. కళ్ళు కళ్ళు ప్రశ్న